58 ఈహావిరహిత సం భా ఈహావిరహిత అప్రాప్త ప్రాస్తీం ప్రతి ఇచ్ఛా ఇహ తయా విరహిత ఆప్తకామత్వా తద్విప్రకామరహితేత్యర్థః ఓం ఈహావిరహితాయే నమః శంకర. 12 నుంచి 19 వరకు ఏం 145 శంకర గ్రంథరత్నావళి. ఆం వి దొరకని వస్తువుపై నుండెడి కోరికను ఈహా ఎందురు. పరాదేవికి లభ్యము కాని వస్తువేదియు లేదుగాన ఆమెకు అట్టి ఇచ్చయుండదు. ఆమె యాప్తకామ సస్వంత పరాదేవి స్వానుభవరూపమైన యానందము స్వరూపముగా గలది. అందుచే పరాభట్టారిక ఈహావిరహిత ఎనుచు సంకీర్తింపబడుచుండును. లేక